సర్వాక్షాం సమిత్రానోధావేదరాజ్యం తృషంధరుణేకేతుభే అంతరిక్షే దివి పృథివ్యాషంధేస్తేర్నామాయోముఖా శూచీమోఖాసోలింకోఖా ద్రవ్యాదో మాతరంభాసం పవిత్రాన్ వజ్రే నక్షిషంధినా అంతర్ధే జాతవేదాదిత్యగుణం బహు త్రిషంధేయంసేనాసుహీతాస్తు మేవశే ఉత్తిష్టత్వం దేవ జనాబోదేభేనయాస అయం బలిర్వాహూత త్రిషంధేరాహూతి ప్రియా శ్రీమదీసంగే చతుష్పదీ కృత్యే మిత్రేభ్యోషంధే సహసేనయాఖ్యే సంవర్తీతో త్రిషంధేస్తేనయాణ సంతు అవాయం తాం పక్షిణో ఏవయాంతరిక్షేది స్వాపదో పక్షీకా సంరభంత మామాదో గృద్ధాపురేరదంతాయింద్రేణాధాధత్సాం బ్రహ్మణా బృహస్పతే తయాలింగసంధయా సర్వాన్ దేవానిహోషితో జగదమాముత బృహస్పతిరాంగిరేష బ్రహ్మ సంహితా అసురక్షణం వటం దృషం దివ్యాశ్రయన్ జేనాసో గుప్తాదిత్యముభావింద్రస్తిష్టషంభిందేవాజంతౌజర్వాన్ సమజయం దేవాహుత్యాదయా బృహస్పతిరాంగిరవజ్రం జమలింకరాసురక్షణం వధన్ బృహస్పతిరాంగిరవజ్రం జమలింకరాసురక్షణం వధన్ తేనాహమోంశేనాం పామి బృహస్పతే మిత్రాన్నోజసే దేవాత్యాయం దివే పశ్యంతి మహత్కృతం ఇవాంజోషద్ధమాహూతిమితోజయమాముతే దేవాత్యాయం దృశం ధేరాహోతి ప్రియా సంధామహీం రక్షసేయాగ్రే అసూరాజితా వాయుమిత్రిష్ణ్యా ఇంద్రేషాం బాహోన్ ప్రతిభరత్వమాశయం ప్రతిభామిషం ఆదిత్యేషామస్తం వినాశయ చంద్రమాయుతామగత పంథా ఎది ప్రేజుర్దేవ పురా బ్రహ్మకర్మాషక్రియే ప్రణోపాణం పరిపాణం కణ్వానాయ రూపోచిరే సర్వం తదరసంక్రధి కవ్యాదారువర్తయన్ మృత్యునా పురోహీతం త్రిషంధే ప్రేహిదేనయాజయామిత్రాన్ ప్రపద్యస్వ త్రిషంధే సమధాత్మమిత్రాన్ పరివారయ త్రిషరాజ్య ప్రవృత్తానాం మామీషామోజిరశ్చన శ్రీపరీయు సంవాదత్వమిత్రమోస్మిత్యం పద్యామోస్మిత్రుదే మూఢామిత్రుదేమరం అనయాజిశ్చాగవచోమిత్రోయ్చాజిమరి జాపాదేష్టవాదే రత్నాభిరాదర్శనా అమిత్రాయ వర్మిణ సర్వాంస్తాన్మర్బుదేహాన్ స్వానోదం సుభూమ్యాధినోయేసాయే సాధిన సర్వాదం తుతాన్ హలాన్ వృద్ధాశేలాత్రిణా సహస్రగుణపాశేతామాభిత్రీసేనా సమరే వధానా నిద్ధాగజాగృత మర్మాభిధం రోరోవతం సువర్ణైరసంతో దుశ్చితం హృదం శయారం యమాం ప్రదీ బాహోజిమిత్రో నోత్సరి యాం దేవాస్తి విరాధనం తయేంద్రో హంతరత్రిషంభిరాదశం కాండం సమాప్త. అథ ద్వాదశం కాండం. ఓం సత్యం బృహదృతముగ్రం దేక్షాదపో బ్రహ్మ పృథివేంధారయంతి శానో భూత్యం లోకం పృథివీన శృణోతు అసంబాధం వధ్యతో మాధమాధాం యస్యాద్వద ప్రవద సమం బహు నానాధీర్జాషీర్జాభర్తి పృథివీన ప్రదతాం యస్యాం సముద్ర ఉదరింధురాపోయస్యామన్నం కృష్ణయస్తం బభూవ యస్యాభిడంజం వరది ప్రాణదే యత్సానోభూమిః పూర్వపేయే దధాతు యస్యాశ్చతరస్రః ప్రదిశ పృథివ్యా యస్యామన్నం కృష్ణయస్తం బభూవ యా విభర్తి బహుధా ప్రాణదే యత్సానోభూమిః గోష్మభ్యన్నే దధాతు యస్యాం పూర్వే పూర్వజనాభీతక్షిరేస్యాహం దేవాసూరానభ్యవర్తయన్ గవామశ్వానాం వయశ్చ విశ్వాభగం వర్చ పృథివీవాదధాతు విశ్వంభరావసుధారే ప్రతిష్టాయణ్యవక్షా జగతోధివేశారీ వైశ్వానరం బిభ్రతి భూమిరగ్నింద్రషభావిరేణోదధాతు యాం రక్షన్యస్వప్న విశ్వయదారే దేవా భూమి పృథివీమ ప్రమాదం సానోమధు ప్రియం దోహామసోక్షవర్చేధీ సమిగ్రహాదేవ్యా మాయాభీరన్మచరన్మరీషిణాయం పరమేమం సత్యేనామృతమృతం పృథివ్యా సానోభూస్తిబిబం రాష్ట్రే దాతోత్తరే యమాపరిచరాశ్రమాణీరహోరాత్రే అప్రమాదం క్షరంతి సానోభూర్భోరీధారాపయోక్షమశ్వినామీవాతాష్ణుయ్యాహం విచక్రమే ఇంద్రోయాం చక్రాత్మరేణ మిత్రాంశజీపతి సానోభూర్విజయజలాం మాతాపుత్రాయ వేపయా గిరయస్థే పర్వతాధివంతారణ్యంతే పృథివీస్యో నమస్తో బభ్రం కృష్ణాం రోహిణీం విశ్వరూపాం ధ్రువాం భూమిం పృథివీందముక్తా అజీతోహరోక్షరోధ్యష్టాం పృథివీమహం యత్తే మధ్యం పృథివీయచ్చనభ్యం యాస్తమూర్జస్తంభస్తం భూ తాసో రోధేష్యభిన ప్రవర్ష మాతా భూమి పుత్రోహం పృథివ్యా పర్జన్య పితాపోరప్యపర్తం వేదిం పరిగణంతి భూమ్యాం యస్యాం యజ్ఞం తన్వదే విశ్వకర్మాణ యస్యామీయంతే స్వరవ పృథివ్యామోర్ధ్వా శుక్రాహుత్యా పురస్కార సానుభూర్వర్ధయత్మర్ధమానా యోనోద్వేగ పృథివిజ ప్రతన్యాజ్యోభిదాన్మనసాయోవధేన తన్నో భూమేరంధయ పూర్వకృత్వరి పజ్జాతాస్తరీధరం జిమర్యాస్తం బీభర్గజ్యమదస్తం చతస్పర కవే మే పృథివీ పంచమానవాదేభ్యో జ్యోతిరమృతం మధ్యం సూర్యో రశ్మిభిరాతనోతి తాన ప్రజా సందుగ్రతాం సమగ్రవాచో మధుపృథివిధేహి మహ్యం విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మనాధృతా శివాం శివనామనోచరేమ విశ్వ మహత్సరస్తం మహదీవరభూమి స మహాన్ సర్వే మహాన్ స్వేంద్రక్ష ప్రమాదం సారో భూమి ప్రవోచన హిరణ్యస్తేవ సందృశిమానోక్షర అగ్నిర్భూమ్యామోషేష్వగ్నిరాభో బిభ్రత్యగ్నిరశ్వాసో అగ్నిరంతఃపురుషేషుగోష్వస్తేష్ అగ్నిమర్తాభ్యవాహంసిద్రియమాగృణో భూమ్యాహం దేవేభ్యో దయజ్ఞమరం కృతం భూమ్యాహం మనుష్యాజీవంతిమ్యా ప్రభోయ్యోషయమాపాంధర్వాసుర్రింగేణమానోధ్యక్షతమాషయం సంభ్రస్కోరియా వివాహే అమర్త్యా పృథివీగంధమగ్రేణమాసురభింగేణమానోధ్యక్షతమాష్యేషుపుంసుభవరుచే యో అశ్వేషు వీరేషో మృగేషోతహస్తిషు కన్యాయామర్చోయద్భో మేతేనాస్మాభిసంక్షతకశ్చన శిలాభో విరస్మా పాంశుస్రాభోస్తంభృతాధృతా తస్మై హిరణ్యవక్షసే పృథివ్యాకర్ణమాం వృక్షాస్పత్యాధ్రువాతిష్టంతి విశ్వ పృథివీం విశ్వృతామసే ఉదీరా ఉదాసీనాస్తిష్టంత ప్రక్రామంత పద్భ్యాం దక్షిణ సంజాభ్యాంగతిష్మహి భూమ్యా విమగ్వరీం పృథివీమావదామిక్షమాం భూమిం బ్రహ్మణావధానా ఊర్జం పుష్టం బిభ్రరేమన్నభాగం ఘతం నాభిర్హీదేవభూమే శుద్ధనామస్తం మే క్షణం తజోనస్తే దురప్రీజేతం నిదధ్వః అమిత్రేణ పృథివీమోత్తో నామి ప్రతిశోజాస్తే పశ్చాశ్యోరాస్తావశ్యం చరతేవంతు మాని వక్తం భువనేషి శ్రియాణ మాన పశ్చాన్మపురస్తాన్ముదిష్టావోత్తరాజరాజుత స్వస్తి భో మేనో భవమావీరం పరిబంధిరోవరీయోజావయావధం రామం మే చక్షుర్మేష్టోత్తరాముత్తరాంతమాయావత్తే దక్షిణం సవ్యమభిభూ మే పాశ్వం ఉత్తరాష్టీమే మాయుత్రీవరి విక్షిప్రం తదవీరోహతు మాదే బ్రహ్మణి మాదే హృదయమర్పిష్పస్తే భూమే వర్షాణి శరద్ధే మంతశిశీరో వసంత ఋతవస్తే విహీతాయనీరాత్రే ప్రీతివినోదు సర్పం విజమానాశ్యామాగ్నజోరే అప్సాంత ృణాదాీరవృత్రం శక్రాయ్రే వృష్ణే యహం దోహవిర్ధానేజోపోజ్యాహం నిగీయలే బ్రహ్మాణోజ్యాం దిగ్భిస్వాజర్విరాజస్యాశ్చయస్వమింద్రాయపాతే సప్తత్రేణోరాజీషయ్ఘనం కామయామహే భగవాయుంద్రలేతపురోగరవ్యాయం నిగత్యం నిభోమ్యాయ్యైలవ యుద్ధ్యంతేస్యాగందోస్యాం మదజగం గభే సమత్నాపత్నం మహాపృథివీరోన్నం వీరో పంచగష్టయః భూమ్యై పర్జన్యే పద్మే నమోస్తు వర్షవే దదే యస్యాత్మనో దేవక్రేతాక్షే శ్రేయస్యాపి కుర్వతే ప్రజాపతి పృథివీం విశ్వకర్మాశామాశాన్యాన్నక్రమో నిహిర్మిభ్యదేవసో మణిర్యం పృథివీరదాతు మే వసో నిరో వసుదారాసమానాదేవీరధాతుమనస్యమానాభ్యదేవరాణం పృథివీరథోకస సహస్రం ధారాత్రవీణస్ మే దుహాంధ్రువేమేరుస్ఫురంతి యస్తే సర్వోశ్చేకృష్టం శాహే మందరం భోగమోగుహాసరే క్రిలజిన్మత్పృథివిజిమృషితం నస్తర్వ్రహ్మోపరమ్యివం నేనోమృ ఏదే పంథా నో భరవో జనాయ నారసస్వర్మానసే యైర్సంచరణం చుభలే భద్రభావాస్తం వంసారంజలేమానమిత్రమాతస్కరం యచ్చివం తేన నోమృ బల్వం విభ్రదే భద్రభావస్ నిధనం పరాహేణీరం విదానాసో కరాయ్యాశవో మృషామరే హిదా సింహావ్యాగ్రామోషాశ్చరే పురం మృగం పృథివిదుక్షుణా వితరక్షేయాక్షోపరమాధరాస్మత్సరసోయేచారాయాశాం సర్వాలక్షాంసిదానస్మద్ధోయామయాం పక్షిణ సంపదం నిహంసా స్వర్ణాశ్రగుణాయాంసి యస్యాం వాతో మాతరిశ్వయ తేరజాంసి గృహ్ణం శ్యామయాంశ్చ వృక్షాన్ పాదస్య ప్రవామో భవామనో మాత్యర్చి యస్యాం కృష్ణవరుణం చ సంహీతే అహోరాత్రేర్హీతే భూమ్యామధి వర్షేణభూమి పృథివీ వృతామృతాసానో దధాతు భద్రగా మృగే ధామరి ధామరి జ్యోశ్చామ ఇదం పృథివీరాంతరిక్షం చ మే త్యజాః అగ్నిశ్రోర్యావో మేధాం విశ్వే దేవాశ్చందో అహమస్మిమానవుత్తరో నామ భూమ్యా అభీషాశ్రీష్టాచారాధామాజాం విషాసరి అదోయద్దే విప్రదమానా పురస్తాద్దేవైరుక్తాయసత్వమహిత్వం ఆత్మాసుభోతమర్షత్తదాలేమగల్పేధాశ్రజరక్షరత్ర ఏంగ్రామాజరంగ్యంజాస్తమాధిభూమ్యాంగ్రామాస్తమీతయస్తేచారోమదేవే అశ్వరిభరదోసుదేవితాంజాంజానయ మందాగ్నేరాశ్చ గోపాలస్పతీనాంగిరోషధీనా యద్వరామిమో వచ్చద్వరామిక్షే తద్వరంతి మా కృషేవానస్మి జ్యోతివానవాన్యాంధ్రం విదోషత సంధిమాధోరభిశో నాగేలాధీమయస్పతి భూమిరీతవేదు మే పృథివీరేక్షా విశ్వమాంతరం ప్రవిష్టా భూయిష్యాం పాత్రం నిహితం గుహాయుర్భోగే అభవన్మాతమ్యా తమస్యావపాదే జనామదేశామదుభా ప్రధానోరం దావోరయాది ప్రజాపతి ప్రథమజాయతస్థాస్ అనమేవాయక్ష్మాస్మభ్యం సంతోహూతా దీర్ఘం నాయ ప్రతిబుధ్యమానా వయం తుభ్యం పరిహరశ్యామ భూమే మాతం నిధే మా భద్రజాసు ప్రతిష్ఠిత సంవిధానాదివాకరే శ్రియాం మాధూత్యా నరమానోహరే అక్షలోక ఇదం శ్రీసంభాగేయం తయే యోగోషయక్ష్మ పురుషేషయక్ష్మస్తే నష్టం సాగమధరాంకరే అగలం సదృష్టంసాభ్యాం కరేణానుకరేణ యక్ష్మం చ సర్వం తేనేతో మృత్యుం చ నిరజామే ఏదోమత్యం నిరదతిం నిరరాదిమజామసి యోమధ్యక్ష్మస్తమోతే ప్రసోమామసి యజ్ఞక్రవ్యాజ్ఞీవాగ్రయమం గోష్టం ప్రవేశామ్యోగాజ్యం కృత్వా ప్రహీణోమిదోరం సగచ్చత్సుషదాప్యగ్రే ఎత్వాగ్రోత్రాప్రచక్రమన్యురాపురోషేమృతేకల్పమగ్నేరత్తరాపునస్తయావతి పునస్వాదిత్యానుగ్రామశ పునఃబ్రహ్మాజగణే పునః స్వాబ్రహ్మణస్వీరాధాదీర్ఘాయుత్వాదేశ్రవ్యాత్రం జాతవేదసం సంభ్రామిజ్ఞాయ దూరం సమింధాం పరమేతస్థే క్రవ్యాజ్ఞం బహీణో విదూరం యమరాజనుగచ్చి ప్రభా అతిక్రామంతోపదానేశతంహిమాశ్వరీయామదేవ ఉదేశేనే పతిధర్వాజమద్భిరతిక్రామంతో వరాన్ పరేధి మృత్యం పత్యోహంపదోపాన మృత్యాపదైపయంతరేతాధీయాధానా మృత్యం దీవాసో విదధమానారీరవిధవా సుపత్రీరాంజనేనస్పృశంత అనశ్రవో అనదేవా స్వరత్నాహారోహంతుజనయోజోనివంగ్రేతౌ బ్రహ్మణావ్యాహంతల్పయామి స్వదాభ్యో అజరాహం కృణోమి దీర్ఘేనాయోషా సమిమాం శ్రేయామి యోనో అగ్నిష్ఠీతరో స్వాహాంధ్రావేషావృతో మయి అహంతం పరిగృహామి దేవం మాసో అస్మాన్ వీక్షత మావయంతం అవావచ్చేత్యాక్షిణా ప్రియం పితృభ్య ఆత్మనే బ్రహ్మభ్య కృతా ప్రియ విభాగధనమాదాయక్షేణాచ్యమస్యా అగ్నిపుత్రస్య జ్యేష్ఠస్య యక్ష్మవ్యాదనీరాహిత యత్ృతేయత్వృతేయచ్చ వస్త్రేణ విందతే సర్వం మర్త్యస్యవ్యాచ్చేదనీరాహిత అయజ్ఞో హతమర్చవతి నీలేన హవిరస్తే క్షిణత్తే కృష్యాగోర్ధనాద్యం ద్రవ్యాయర్తే గోర్ధ్యేత్యాచ్యం మర్చోరీత్య క్రవ్యాజ్యానగ్నిరుద్రామవిద్వాజ్యాసంసృజ్యంతేపతి బ్రహ్మైవ విద్వాదంశమనం జగమయ్చుష్కృతం ఆపో మాతస్మాశంభం తస్మేస్తాచరత్ శ్రీరామవృత్తం వజానతే పరిహృద్దేవయానే పర్వతస్య వృషభశ్చాధిపృష్టేరవాశ్చరంతి హరిత పురాణే అగ్నే క్రవ్యాన్నిష్క్రవ్యాదం ఉదాదేవయజనం ఇమం క్రవ్యాదావేషాయం క్రవ్యాదమన్వగాన్ వ్యాధ్రౌ కృత్వానాదారం సంహరామి శివాపరం అంతర్దేవానాం పరిధర్మనుష్యానామస్ ఉభయాశివ జీవానామాయప్రదేరత్వమగ్నేవ్రేణాగవీయక్షేవృతాగవచ్చేస్మే సర్వానగ్నేస్తవత్నాయమస్మాసోధే ఇవమింద్రం వన్యం పప్రే వన్వారద్ధం సవో నిర్వక్షత్వ్యాపహరో మావంతం తేన రుద్రస్ పరీపాదాస్తాహం ప్రవన్వారద్ధం సవో నిర్వక్షత్వ్యాహరవిరుణారేదాంశర్వీర్యమాద్యంతరే అహోరాత్రే అన్నే ృక్షేమ్యశ్రిష్టం పురోషగంధిరేధి తేరేభ్యాశ్యంతేవాదం జీవంతిర్వ్యాజ్యాగ్యాదశ్వరివాదపదే అలక్షేయం పదూనా శ్రీశం కవ్యాదతి చంద్రం స ఆహ మాషాష్టాభాగ్యమాణ్యాదర్పరం ఇదే అంజరీ విశ్వాదం దండరం నరం కవీంద్రారిధ్యం తాగ్నిం నిరాదో ప్రత్యర్కం ప్రత్యర్విద్వాంధాన్విష్యా పరామేరామోషాసేయామి ఉమాన్ పుంసోభీతిష్టమేత్రియాదే యావ్రే ప్రథమం సమేయమరాజ్యే సమానం తావద్వాంచక్షస్తేజస్తాజీరాలి అగ్నిశరీరం దజతేథోరాన్మేధునాభ్రాధ సమస్మిన్వేదమోదేవయాదేతమేతమరాజ్యేషు పూతో పవిత్రైరుపరద్రేయాధీవాంసం బూవ ఆపస్పుత్రాసో అభిసంవేషన్ దీవం దీవధన్యాస్తేచ్చ తాసాం భజద్రవ్రతమ్యమాహుర్యమోమాం చరిత్రీ యంబాహం పితాపచర్యంగ్రాంగ్యముచ్చేషమరాచ సమోదర శరభారస్పర్గముభేర్యాహి ఉభేనభాది ఉభయాం చ లోకాన్యేజ్వరమభిదా స్వర్గా ఏషాం జ్యోతిష్మాన్ మధుమాన్యోగ్రే తస్మిన్ పుత్రేర్జనధితం సేషాం ప్రాచీరం ప్రాచీరం ప్రతిశమారభేదావేతం లోకం సద్దానాస్తచంతే యద్వాహం భక్తం పరేమిష్టమగ్నో తస్య భక్తాజేతం ప్రదేశం శ్రజేషాం దక్షిణాం దిశమక్షమానోపరిజాత్రేణాభిమాత్రమేత తస్మిన్ పరయ్యమః పితృసంవిధానః పక్వాయ శమ్మ బహుళం యచ్చాత్ ప్రదీయే దిశామయమజ్వరం యస్యాం సోమో అధిపామ్రేడితా తస్యాం జడేతాం సుగతస్తదేతావధా పక్వాన్మేధునా సంభరవాదా ఉత్తరం రాష్ట్రం ప్రజయోత్తరావత్తిశాముదే శ్రీగణమన్నాగ్రం ప్రాంతం ఛందః పురుషో బభూ విశ్వైర్ విశ్వాంగై సహ సంభరేమ ధృవేయం విరాన్నోస్తే శివాపుత్రేభ్య ఉతమశ్చేమస్తో స్వానోదేవ్యరితే విశ్వాహరియరివ గోపాభిరక్షరవక్వాం పితేరపుత్రమిరంగస్మన శివారోమాంతమోనం భజతో దేవే ఇహతన్నస్తప ఉదరత్యంచేస్తృష్ణశ్రమేహస్తాస్తమిషక్షంబిలాదాస్యాద్రహస్తామంతౌలోకరముసరం శుంభతా అయంగ్రాద్రోయోత పవిత్రైరపహం దురక్ష ఆరోహ చర్మ రక్షమాదీపోత్రమాతస్పతి సహదేర్నాగం రక్ష పిశాచాధమాన సౌక్షరాదే ప్రవదాదివాచం తేన లోకాభిర్వాంజయ సప్తమేధాన్ పశవః పర్యగృహ్ణ్యేషాం జ్యోతిష్మా పునరశ త్రయస్ంశత్ దేవతాస్తాం సచంతే సరస్వర్గమభిలేషోకాన్ స్వర్గం లోకమభిరామయాజయ సహ పుత్రై స్యా గృహ్ణాహస్తమేత్రస్తాదే గ్రాహ్యం పాపమానమో బాణస్ప్రత్యముద్యతో మాజిం నిర్మాతం బలం విషయంత్రం విశ్వమిష్టమిష్యం తోకముపాయాేతం వర్షముపాయోర్పం రషం పరావానపతీనత్ ్రాహ్మణేవాసౌర్యాంతరిక్షం అంశోంగిర్భేత్వాంగారభేదామాప్యాయంతరాయోర్వం పృథక్ రూపాణే బహుధాపేణం సమృద్ధ్యా ఏతాం పదం లోహీయం తాన్నోదస్తగ్రావా శుంభాదిమలగైవస్త్రా పృథివీంద్రామాలేషామి జనిత్రే ప్రతిహరియాూరం సంతాన పృథివీ ప్రేషయ్యా ఉకాకుంభీరేష్టాజ్యాశైరాజ్యేనాశక్తా అగ్నిపదం రక్షదుత్తరస్తాంద్రో రక్షదు రక్షణోరుణస్తాబంభాధరుణే ఉత్తరాస్తంభరాదే పూతా పవిత్రై స్పవంతే అభ్రాజ్యవేంచోగాన్ తాజీవనాజీవం ప్రతిష్టా పాత్రాసిక్త పరియంధా ఆయంతే భూమ్యా సజంతేక్షా శుద్ధా సదేస్తాంభరేవాగభుయోగం నయంతో ఉదయ ప్రభ్రీరుద్రాశుగామృతా కావోదరం సంపతిభ్యాం దరిష్టా పశిక్షంతే పజనాధునా సంఖ్యాతృందే ప్రాణపానే స్తంభిత ఓరీ అసంఖ్యాతోప్యమానా స్వర్ణాస్తర్వ్యాశ్వశ్వాన్ ఉద్యోగ్యమస్తి బహులాంశ బిందూ యోషేమ దృష్టాపదమృత్యాధైస్తన్వైర్భావతాసమాత్మానమిదం స్ప్రేషంతమాత్రైర్వేయతన్వితాస్తన్నులా ప్రతిశోయేవా ప్రయక్ష పరిశం సరయాహరౌషమహిం సంతకోషేస్తాంతపర్ణన్ యాగాం సోమ ప్రైరాజ్యం నభో వామన్యదానో వేరుధోభవంతో నవం బహిరోనాయస్నేత ప్రియాం హృదశక్షోషోమస్తో తస్మిన్ేవాహదయమేషం తిరువంతరాశ్యంతృగర్నిగర్జ వనస్పతేర్ణమాభిరగ్నిష్టోమే స్తంభితో దేవతాభి ట్రష్టేవ లోకం సుకృతం సుధిత్యైనా పరిపాత్రే దృష్ట్యాం రస్వామిభిపాభిర్ణవాదై ఉపయీరం జీవాన్ వితరష్టపుత్రేతం స్వగ్రంగమయాంతమగ్నే ధర్తాధీయస్వరుణే పృథివ్యాచ్యూతంతాదేవతాశ్చాయంతోకం ప్రతి జీవంతో జీవపుత్రాదా పరిజగ్నిధానాత్ సర్వాన్ సమాగాభిజిత్య లోకాన్ యావంతఃకామాదునామేతపస్తాన్ విగాహే కామాయవరం చ దర్వేరేకశిల్ప త్రయాదివర్ధనైనా ఉపస్థేయ ప్రసజ పురస్తాశ్రమాశ్రమభిగారయేత పాశ్రేవస్తాదరుణం సమస్తమందే పాదోభ్యంకరణాద ఉపాస్తరేరగారో లోకమేత పురు ప్రధానపసామస్వర్గ తస్మిన్ శయాదేన హిడస్సోపన్నో దేవాలేరం దేవతాభ్య ప్రయక్షాన్ యజ్ఞాయాజర్వాజాయత్పత్తిరేషాహవాదస్సు సంపాదయంతోకేకం యాంతాస్మత్పరిదేశం భో సర్వాంస్తాపరమాత్రేణేతాశివర్తమాన ేనామృతస్నాభాయ సర్వాస్తాంధే స్వర్గశ్చాంధరస్వరిపాభిచ్చాదిపాభ్యేక్షరాభిస్తే అస్మాభిర్దత్తోరిహితస్వర్గస్త్రిభిక్కాండేస్త్రీ స్వర్గారక్షత్ అగ్నేరకర్తవ్యేవ్యాస్తాపరుద్ధ్వాస్పదా నిత్యాయ స్వజంతా ఆదిత్యేభ్యోంగేణ విశ్వం ప్రతివేదయా శుద్ధహస్తో బ్రాహ్మణస్యాలేహత్యైతం స్వర్గం మృదాపేతం ఇదమం రావమస్తమం కాండమస్తమేష్ ఆశంకసత్యర్ఘృతమస్తమేషమాగో అంగీరసో నోమత్ర సత్యాయ జయతపాదే దేవతాభ్యోనిధిం జయవధిం పరీదేత ద్యోదేవాన్మాసమిత్యాన్యస్మాత్సృజాపురావద్ అహం పరాణే కౌమానోపవాజేష్టపుత్రోత్తరాజిల్పేషమత్రమాధారోస్తి వయమ్ మిత్రేష్టమమానాయ అనోరాత్రం నిహితం నేతత్వత్తారం పక్షపురారాధారి ప్రియం ప్రియాణాం కృణామస్తేషంది భేరునక్వాన్మయోయ పౌరుషేరపరవృత్యం నోదంతు సమగ్నయో విదురన్యో అన్యయోషధీస్త సింధో జానంతో దేవాదేవ్యా ేషంబోవాస్తే పశవోయే క్షత్రేణాత్మానం పరీధాపడాతం వాతముఖరోదరస్వరాజ్యాంతావదామ్యా సమానం తంతోమభి సంవదారోతస్మిన్నమాలం సాధయాద వర్షం వరుష్పాపే గచ్చ దేవాం పరిగత్సాహారయాది విశ్వవ్యాచారృతపృష్టోపేషోదాశ్యేతరం కర్మం స్వర్గోదాయత్మన్యవర్ణే కృష్ణాంశేంబురాలోయాభి ఏతం పరీదత్తోపాయస్మాకమేతోష్టన్నోత్ర జరేణేణా దక్షిణాయేత్వాదిశయం రాజాధీవదక్షిత్రేణమాయోమే ఏతం పరీదత్తోపాయస్మాకమేతో దిష్టన్మాత్రేణోదరాత్మదక్ష్మేణోదరాత్మదక్ష్మేణంభరేవ ేషోమస్మాకమేతోష్టన్మాత్రేణోదరాత్మదక్ష్మేణోదరాత్మదక్ష్మేణోమేభ్య ఏతం పరీదత్మస్తన్నోపాయతాస్మాకమీతో దిష్టన్నాస్త్రజనజనవృత్యవరీ నోదాస్పదక్ష్మేణ సహ సంభవ.